ఆపశ్చిత్తిస్తర్యోగోనక్షరస్తంద్ర యాహి వాయుర్న నీతో నో అచ్చాత్వం నిధిభిర్దయసి వాజాన్ ఇంద్రమాదయంతు సుష్మినం సంచరిత్రే ఏకో దేవత్రాదయ దేహి మేమాదయేంద్రమృషాణం వజ్రబాహుమృష్టాభ్యర్చంతర్కై సదస్తుగో వీరాధారుగో మద్యూయం పాదస్వస్తిభిస్సరాన జ్యోనిష్టయేంద్రమాభిః పురుహూత ప్రజాహి అసోయసాధేషతోమరీరం దేవనా ఇంద్రద్యువర్ణాస్వ పరీక్షూని విదృష్టదేనా భరతే దురైత్రిలింద్రంజోహూపతిమీరా ఆనో జివ ఆ పృథివ్యాలీలం బరిహి సోమేయాహి మహంతత్వాహరాజో మధ్యంగూఢమచ్చా తవ సంవరాయ ఆనో విశ్వాభిభూతి సయోధా బ్రహ్మానో హర్యస్వయాహి హరీర్జత్సవీరే ప్రాస్మేతృషాం సుష్మామింద ఏడ స్తోమో మహబురాయవాయేవాయన్నయి ఇంద్రయమర్కయీఠేవూనా దివీమధ్యామధీమశ్రోమాసంధా ేవారాయింద్రవార్యోభ్యేమీమతిషం బింబమగమధ్యస్వీరాూజం పాదస్వస్తిభిస్తాన ఆలేమ్రోత్యగ్రగమన్యభోయత్సమరంతసేనా పదాదిత్రిన్నర్యోర్మా దేవనో విశ్వద్యా అగ్నిదుర్గయింద్రస్మధిక్షమత్రాభియేనో అమంతి ఆలేకం సంసం కృణిర్నిక్షోరానో భర సంభరణం వసూనా శరం దేశిప్రన్నోదయ సుదాసే సహస్రం సంసాపురరాజిరస్సు జీవధర్మోమత్యస్మేద్యుమ్నమధిరత్నంజేహి స్వామోహీంద్రక్రత్తే అస్మి త్వరతో విదుశూరరాత నిశ్చేదాయోగ్రాంకోకృణష్మహరిమధ్యి ఉత్సాహే హస్వాయ దూరమిందేదూతమి సత్రాభిసుఖనాయంతరుత్రశ్రయాభవాజ్రవాద్యోర్ధ్య ప్రదే మహీంద్రుమతింబే విదామ ఇదం బింబమగవద్భ్యశ్వీరాయూయం పాదస్వస్తిభిస్తాన బ్రహ్మాణో మగవాణం సుదాస్మాక్తం జనజేయోదన్ ప్రపన్నలీయ శృణవ్యసాన ముక్తముక్తేజో మయింద్రం మమాదనీధేణీధే మగవాణం సుదాదీందమానదక్షేహవందే సకారణవన్మన్యాజాని బ్రువంతి వేధనశ్రుతేషు జనీరివేక సమానో నిమాజయపురీంద్రస్సు సర్వాతమాృతృందయేందయేకో విభక్త తరణిర్మానాస్తురాభూతయోజస్ పూర్వీరస్మే భద్రాణి సత్తర ప్రియాణి ేవరిషైంద్రమూతయేంద్రేన్ కృష్ణీనా వేషవం సుదేగ్రీణాది సహస్రణోమాజాూజం పాదస్వస్తిభిస్తార ఇంద్రన్నరో నేమీకార్యాజుల్యేధిస్తూరోజాదాసమాజాత్మన్నాభ్యాదగేభ్య పురోదమిభ్యమాఘవేత అపారీవీరాధ ఇంద్రో రాజాగణీనామక్షస్తి నిరోధ్రాధముపస్తున్నైంద్రోమూజన్ నిజమతేన భూతి అనో నాయస్వక్షీణాయ వామన్వృద్ధ్యో అభివీదాసహిభ్య నూయింద్రరాజేవీవృధీనామనోపవృత్యామఘాయ గోమదస్వాద్రతమద్యంద్రో యూజం పాత స్వస్తిభిస్వరాన బ్రహ్మాణ ఇంద్రోపాయాహి విద్వాంతస్థేరాయ సంతు యుక్తా విశ్వే విధిత్వా విహవంతమత్తా ఆత్మాగమత్రేణి విశ్వమింద అవంద్రయింద్రమహిమాబ్రహ్మయత్వాసీతవసింద్రీణా ఆయద్వజ్రం దధిరేహత్త ఉగ్రఘోరస్తాష్టాఢ ప్రణీతేంద్రయో బాణాన్ సంయంద్రేన్నరోదీనిధ మహే క్షత్రాయేహి జగ్గేతూతుజిత్తూతుజిరీష్ ఏంద్రాయింద్రాక్షమేతమేనాజీన సోచే మేంద్రం మహోరాజో నాథ సోయన్న బ్రహ్మా గతిమమిష్టూజం పాత స్వస్తిభిస్తార అయం గోమాయుభ్యం ప్రయాహిభక్తోరాదశారోర్తమీమీయాన బ్రహ్మన్ వీర బ్రహ్మ గతింజురాణోర్వాచీనో హరిభిర్యాహిం అస్మిన్నోమాయోమరబ్రహ్మాణి తృణవజీవాన కాదే అస్తరం గది సూక్తైర్ేమందేవ విశ్వాదాతనేంద్రగణోహేమ ఉతో ఘాతే పురుష్యా ఆయాదనేవాం పూర్వే రామదృఢీనా అధారన్వాహవీంద్రాది ప్రమాదివ భోజే మేదిందం మహారాణేణం మహో రాజో రాధ సోయద్రన్న యో అచ్చతో బ్రహ్మ గతిమమిష్టో యూజం పాద స్వస్తిభిస్తార ఆణో దేవసాయాహిలక్ష్మిన్భవాంద్రరాజో అస్ మహే నమ్నాయ నృపదే దురద్రమహి క్షరతాయ వంశాయ దూర హవంతవృత్తాహవ్యం వివాదిదూరా సూర్యస్య దాతౌ త్వం విశ్వే ద్యోజనే త్వం వృత్రాది రంధ్రజా సుగంధు అర్హాదిరింద్రసుభిరాభ్యుచ్చాంతోయత్కేతుమోపమం ధవత్సు అగ్నిశ్రేదసూరో నహోతాహువానో అత్ర సుభరాయ దేవాన్ భయంతేతయంద్రజేతదేవస్తవంతశూరదతో మఘాని యచ్చాధూరిభ్యాహువమం వరోహం స్వాభుగోజరణామశ్నవంత భోజే మేదింద్రం మఘవానమేణం మహో రాజో రాధ సోయద్రదన్నః యో అర్చతో బ్రహ్మా గతిమమిష్టో యూజం పాత స్వస్తిభిస్సదాన ప్రభ ఇంద్రాజమాదనం భర్యస్వాజగాజత సహాజస్వభావే స్వంసే దుఃఖం సుదానపురధ్యక్షసారదాధే స్వందాయింద్రవాజయుస్తం గవ్యుస్వరక్రతో హీరణ్యుర్వాదో వజమింద్రవాజబోధి ప్రణోర్హన్ సిద్ధీత్వా అశనో మానో నిజవక్రమేజోరం ధీలనార్నే అవిక్రదుర్మర్మాసి ప్రసపురోజోధస్ వృద్రహన్ త్వజా ప్రతిభ్రువే యుజా మహాగురాధియశ్రదేనుశ్రధావీసంద్రోదసీ తన్వా మరుత్తీవీ సజావీ అక్షమానాద్యుభీ ఊర్ధ్వాసస్వాంద్రోహుమం దముపద్యవి సందే నమన్నగృష్టయా ప్రమో మహేమాధే భరధ్వం మృదే ప్రసూమతింగ్రేణుధ్వం ఇద పూర్వీ ప్రజరాజర్షణిత్రా పురోజే వృత్తిమింద్రాయ బ్రహ్మజనయంత మిత్రీనంతి ధీరాజానందిరేత్యై హర్యస్వాజవర్గజాతమామీర్ మూఢసుతాఘరే ఆత్మన్నీరమన్ ఆరాచిత్తరమాసన్వశ్రుతి ఇమే బ్రహ్మేమం జరిగారోజోరేన పాదమాదు రాజస్థామోవ్రహస్తం సుదక్షిణం భువే ఇమ ఇంద్రాయ సంవిదే సోమాసోద్యాదిరమలాయ వీరస్తీతేహరిభ్యాకర్ణయీయదేవూనాోచిన్నోమద్భిరా సత్యసహస్రాన్నగర్దిత్సంతమామీన సవీరో అప్రేంద్రేణ సూషుమేధీ ఎస్తేగాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యా ఆయ వజ్రులే పచాపత్తిరవసేకృణే మయా మా శ్రేధర స్వామి రక్షమహేంద్రాజ ఆదుజే తరణి నిజ్రాయ నిక్షేది పుష్యాదివేవాసక్కపత్రవే నగిసుదాసోరసంబర్యానరీరమ్రాజ్యాయమోమాజిభ్రలే తమద్వాజన్నేంద్రమోజస్వమావిభువా అస్మాకం బోధ్య వితారస్మాకం సూరణా ఉదింబస్చరేం శోధనన్న జిజ్ఞుడా యజేంద్రో హరీవాదక్షణం దాది సోమి మంత్రమకర్మం సుధీతం సుపేశం దాదయ్వా ఊర్వీశ్చర ప్రసీతయస్తరంతింద్రే కర్మణాభువత్ కర్తమిం దుమానోదర్షి శ్రద్ధాయుక్తే మఘవన్వార్యేవాజీవాజం సిదాసతి మఘోరస్మరత్రే చోదయజే దాది ప్రియాసు ప్రణీతి హర్యస్వసూరిభిర్విశ్వాతరే మధురిగా తవేరింద్రామణ్యమధ్యమ సరత్రావిష్టస్య పరమస్య రాజసినకిష్ఠాఘోషో బృందతే త్వం విష్టస్య ధనరాజిశ్రురోయీభవం చాదజాః తపాజం విష్టః పురుహూతపార్థీవో వశ్యుర్నామ భిక్షతే యజింద్రయావతస్త్వమేతావతమీషీయ సోదారమిద్దీషిణేయరదాపసోనవాయ రాశీయ శిక్షేయమిన్నాహయే రాజ ఆకూహచిద్విదే నయిత్వదన్యం నాఘనాప్యంబస్యో అస్తి విరాజీరాజివాజం పురంధ్యా ఆవలింద్రం గురుహూతం నేగిలా నేమింతష్టే సధ్రువం నృష్ణుతీమోవేంద్రదేవనశ్రేధందం రయమ్రాజత్వాదే దివి అభిత్వాదూరనో నమోదుగ్ధాయివధేన వాహ ఈశా నమస్య జగదస్వర్ద్రిసమీరానమింద్రదస్థుభాన్యో దివ్యో నార్థీభో నాతో నరిష్యే అశ్వాయంతో గవ్యంతస్వాహవామే అభిషరస్తాభరేంద్రీ ూపసుర్భిమవన్సే అస్మాకం బోధ్య విదామాధనే భవాృతీనా ఇంద్రకృతం నాభారుత్రేభ్యో శిక్షా అస్మిన్ పూర్వూతయామాని జీవాద్యోతిరీమహి మానో అజ్ఞాతృజనాద్యో అవక్రమ త్వయా భయం ప్రవరస్వాదీరపోతీ శూరతరావసి శిత్యం చో మాలక్షిణస్తాబద్ధాధియం జిన్మాసో అభిప్రామందు ఉత్తిష్టం గోచేపరి బర్హిషో నృమే దూరాదరీరేవతిష్టా దూరాదింద్రమణజన్నాసుమయీపాంతముగ్రం ఆసద్యుమ్నస్య వాజదస్య సోమాత్సుదాదింద్రో వృణీతాపతిష్టాన్ ేన్ముఖం సింధూ మేభిస్తేన్ముఖం భేదమేభిర్జఘాన ఏన్ముఖం దాసరాజ్ఞే సుదా సంప్రాభలింద్రో బ్రహ్మణావోపతిష్టా జుష్ీరో బ్రహ్మణావక్తృణావక్షమవ్యయన్న కిలారిషాద యక్వారీషుగృహారేషమదావతిష్టా ఉద్యాభిలే కృష్ణజో నాథిదాసోదీధయుతాసరాజ్ఞే వృదాసాః పతిష్టస్యస్తు భర ఇంద్రో అశ్రో దురుంద్రుభ్యో అకృణోదు లోకం దహంటాజివే గో అజనాస ఆసన్ పరిచ్ఛిన్నాభకాసాః అభరచేతృత్సూనాం విశో అప్రథంత రయ కృణ్వంతి భువనే హృదయ తిస్రః ప్రజా ఆర్జా జ్యోతిర్మాదృతం సరంతే సర్వాధిష్టా సూర్యస్యేవ వక్షసో జ్యోతిరేణాం సముద్రస్యేవ మహిమాగభీర పాదస్యేవ ప్రదశమానాన్యేన స్తోమోవతిష్టా అన్వేదమేవ సయన్యన్యం హృదయస్య ప్రకేతైః సహస్రావంశమభిసంచరంతి యమేన తతం పాదిదిం వయం సోత్తరసంపాదే దుర్వతిష్టా విద్యుదోజ్యోతి పరీణిహారం మిత్రవరుణాయ తపశ్చరాన్వాజన్మోదైకం ప్రతిష్టారోయత్వాష ఆజభార ఉదాధీనేత్రవరుణో వాదిష్టోర్వ్రహ్మన్మనరోధీజాత రత్సం స్కందం బ్రహ్మణాదేవ్యేన విశ్వే దేవా పుష్కారే త్వాదంత సప్రయేతముభయశ్చ ప్రవిద్వాన్ సహస్రదాన బుధవాసదాన యమేన దదం పరిజింబయ్యన్న సరథ పరిజ్ఞే వశిష్ఠః సరదేహ జాతీలానమోభిః కుంభేరేతస్యు సమానం తోహమాన ఉదీయాజమధ్యాతో జాతీమాహుర్వశిష్టం ఉభృతం రామృతం విభద్రిగ్రామాభ్రవదాగ్రే ఉపైమాధ్వం సుమనశమానాగచ్చాది ప్రతృదోపశిష్ట ప్రశుక్రైరు దేవీమీషా అస్మత్సులక్రోరసోనవాజీ విదుః పృథివ్యాధివో జనిత్రం శృణ్వంజాపో అధక్షరంతీ ఆపస్తిరస్మై బృందంత పృథ్వీర్వృత్రేరామంతనందూరాస్మై దాదాస్వానింద్రోరభ్రీరణ్యబాహు అభిప్రస్థాహేవ్ఞం జాతే భవత్నాంతనాహినోద ధనాసమత్సో నిరోతయజ్ఞం దాతకేతుం జనాయ భీరం ఉదస్య సుష్మాధ్వానున్నార్త విభక్తి భారం పృథివీన భూమ వయాది దేవాం అయాదురగ్నే దాధం ధృతేన ధియం దధామి అభివో దేవీం ధియం దలిధ్వం రవో దేవత్రావాచం కృణుధ్వం ఆదష్టాదాం పాదో నదీనాం వరుణ ఉగ్ర సహస్రదక్షా రాజా రాష్ట్రానాం పేజో నదీనామనుతానసై క్షరత్రం విశ్వాజు అభిష్టో అస్మాన్ విశ్వాసు భిక్షజ్యం క్రోధనమునం నిహితో దేనదిజ్జద్ధిడామలే వాజియో నవేక్షగ్రహస్తనూనాం అదీన్వాగ్రవ్యాన్నమోభిప్రేష్టో అస్మాధాయిస్తోమా సజోర్దేవేభిరవాన్నపాదం సఖాయం గ్రద్ధ్వం శివో నో అస్తు అబ్జాముక్తైరహింద్రే బుద్ధే నదీనాం రజస్సుషీరన్ మానో యద్బుద్ధ్యో ఋషేధాన్మాయజ్ఞో అస్య త్రిసదృతాయోః ఉదర ఏషుర్ఘశ్రవోధ ప్రాజేయంతో అర్య తపంత్రం స్వా అన్నభూమా మహాసేనాథో అమేవా ఆయన్న పత్నేర్గమంచాత్పష్టాదు పాలిర్దధాదు వీరాన్ ప్రదీనస్తో మంతృష్టాచారే అరమర్వసూయు తానో రాజన్రాజిరాజోమోన్యారోదీవర్ణాని శృణోతు వరూత్రీభిస్సుసరణో నో అస్త్రోగ్రోజాధురాజా తన్నో రాజ పర్వతస్తన్నాపస్తద్రాజిషాదోషాధీరుద్యో వనస్పతి పృథివీషోషా ఉభేరోదీపది పాసతో న అనుత దుర్వీరోదీజిగామలుధ్యక్షోమలు నైంద్రశా అను విశ్వే మనుతోజే సహాసో రాజశ్యామధరుణం ధియ్యై కన్నయేంద్రోమలు నో మిత్ర అగ్నిపోషీర్వైరోషంత సర్వం శ్యామమరుతముపస్థే యూజం పాదస్వస్తిభిస్తదాన చన్న ఇంద్రాగ్నిభవతామవో భేషన ఇంద్రావరుణారాధ స సమింద్రామాజయ్రా భూషణాజాసౌ చన్నోరస్తమోస్తం అద్దురం ధిష్టమో సంధురాజా తన్న సత్యమస్తో అస్సు సన్నో ఛాతాశమూధత్తానో అస్సు సన్నీభవతుభీ సంరోదీర్హీషన్నో అద్రిషన్నో దేవానా శుభవాని సంతు శన్నో ఆద్యర్జ్యోతిరీకో అస్సు సన్నో మిత్రవరుణవస్వినాశం సన్న సుకృతృతీ సంతు సన్నీభో అధివా సన్నాద్యా పృథివీ పూర్వభూత సమంతరిక్షజేస్తు సన్నోషీర్భరిహోరస్పతిరస్సు జిష్ణో చంద్రచంద్రో వసూభిర్దేవో అస్సు సమాదిత్యేభిర్వరుణస్సు సంసాహ సన్నో రుద్రో రుద్రేభిర్జలాడ సన్న స్పష్టాగ్నిఘశృణోసు సన్న సోమో భవత బ్రహ్మ సన్న సన్నో గ్రావాణస్తము సంత యజ్ఞా సన్న స్వరూణామితయో భవంతు సన్న ప్రశ్వాసంవస్తు వేది సన్న సూర్య గురుచక్షాపుజే దుసన్నస్తస్ర ప్రతిశో భవంతు సన్న పర్వతాధ్రువయో భవంతు సన్న సింధవ సమూసంతాపాః సన్నో అదీతర్భవతు ప్రతేభిశన్నో భవంతు మరుతః సర్గాః సన్నో విష్ణుశ్వమో పురాణో అస్సు సన్నో భవేద్రం సంవత్సు వాయుః సన్నో దేవస్య విజాత్రాయమానః సన్నో భవంతుషసో విభాతి సన్న పద్దన్నో భవతు ప్రజాభ్యసం నహాక్షేత్రస్య పదీరస్సు శంభుః సన్నో దేవా విశ్వదేవా భవంతు సం సరస్వతీనః దీభిరస్తు సమాభిరాజస్వమూరాజిరాజస్వన్నో దివ్యా పార్థివా సన్న అప్యాః సన్న సత్యశ్రవరాజో భవంతు సన్నో అర్వంతశ్రమో సంతు గావాః సన్నర్భవస్సుహృతస్సుహస్తా సన్నో భవంతు ఇతరో హవేషు సన్నో అజేత పాద్దేవో అస్సు సన్నో హిర్బుద్ధ్యాముద్రః సన్నో అపాన్న పాత్రేరునస్సు సన్న ప్రశ్నిర్భవతు దేవగోపా ఆదిత్యా రుద్రావస భోజుగం చేదం బ్రహ్మక్రియమానందవీయః శృణ్వంతు నో దివ్యా పార్థివాసో గోజాత ఉదయే యజ్ఞియాసః యే దేవానాం యజ్ఞియానాం మనోర్యజత్రా అమృతార్దగ్నాః ేనోనాదంతామృగాయమద్యూజం పాద స్వస్తిభిస్తదానః సంవదీ పారయంతేతం యచ్చంతి వచోయుజా అభ్యారంతం జమాకేతుం యజేవేదమిది బ్రవన్ పాదాకేతుం పరిశ్రుతం భారతీర్బ్రహ్మవర్ధనీ సంజానామీ మాతేతమి జిభ్రవద్ ఇంద్రస్థం కిం విభుం ప్రభుం భానుమేయం సరస్వతీ ఏన ధూర్యమరోజయజ్ఞే రోదసీ ఉభే యుషస్వాగ్నే అంగిర కాన్వం మేధ్యాదిఖిం మాత్వామర్వేహత్సుతస్య మధుమత్తమః మమగ్నే అంగీరశ్రోతస్వదేవీతమః ఆసందమసంతమాభిరభిప్తేభిః శాంతిస్వస్తిమా కుర్వత చందక్కనిక్కదేవః పర్జన్యో అభివర్షతు సన్నోద్యావా పృథివీ సంవృతాభ్యశ్రన్నాజేభిర్జివదే సంచతుష్పదే. భద్రం నో అపి వాదయమనః ేకమధ్యేషే అగ్ని మిత్రరుణాగ్రే అసురానవీయ ఇనో వాజమీరదోజనంతమిత్రోజిబ్రువాన ఆవాదశ్చోరందీపయంతేన భోనసూదా మహోదివస్తాయ మానోజిత్రృఢవస్తూన్నీంద్ర ప్రియా సురధారూరధారు ప్రజో మన్యం నిరీక్షతో భినాత్యా సుక్రతో వర్జమనం నవృత్యాంబయస్వర్ణస్వధామన్ విభ్రక్షో బాబేంద్రేతవారుద్రాజప్రేష్టం ఆయసో బాబసానా సరస్వతీ భక్తీ సింధూ పాత సృష్యంద్రసుధారా అభిశ్వేన పయసాపీప్యానా ఉదత్యేనో మరుతో మందసానాధియం తోకం చ వాజినో వంతో మానః పరిఖ్యదక్షరాచరంజవీవృధంజ్జంతే రయిమ్నాః నవో మహీమనమాజిం కృణధ్వం ప్రభూషణం విదధ్యా అననీలం భగనం ధియో విగారణం వా అస్యా సాతౌ వాజం రాధిగాచం పునంధిం అచ్చాయం వామరుదశ్లోక జేత్వచ్చా విష్ణుం నిషిక్త పామబోధి ఉద ప్రజాయే గృణతే వయో ధుర్యూయం పాద స్వస్తిభిః సదానః ఆహో వాయుష్టో వగతుస్తవధ్యేరథో వాజాలుక్షమామృక్తః అభిస్త్రే వృష్టే స్వబాలే హృదో మేర్మలే సుధిక్రామభిప్రణధ్వం యూయం నరత్నం భగవత్సు ధత్త స్వదృశారుభక్షణో అమృక్తం సంయజ్ఞేరుస్వధామందః పిబధ్వం వినో రాధాంసి మతిభిర్జయధ్వం ఉపోచితైమఘనజ్యేష్టం మహో అర్థస్య వసూనో విభాగే మహాతే పూర్ణా వసూనాగభక్తేన సూనృతా నిజామదేవ సవ్యా స్వమినిందస్తజాసాధుభుక్షా వాజోన సాధురత్త మే శృక్వా వయం నృజేదాస్వాం సస్యామబ్రహ్మా గృహ్ణంతో హరిభోపతిష్ఠాః సనీతాది ప్రవతో దాదుటే చిద్యాభిర్వివేరో హర్యస్వధీభిః మన్మానుతే విద్యాభిరుచీరణ ఇంద్రరాజ ఆదర్శే మారయాదేవ వేదనస్తన్నః కదా నా ఇంద్రవచాసోపుబోధ అస్త్రం ప్రాత్యాధియాదయం సువీరం వృక్షాణో అర్భాన్యోహీతవాజీ అధియం దేవీ నిర్వీతి స్థితి సేనక్షం దయింద్రం శరదస్సు వృక్షాః పురత్రిబంధర్జరదట్టి మేత్యస్తవే సంజం కృణవంతలమతాః ఆనో రాధాంశ్రవధ్యా ఆరాజోయం సువర్వాదస్య రాధౌ సదా నో దివ్యః పాయుశ్రీభక్తుయూయం పాదః స్వస్తిభిః సదానః ఉదర్శ దేవస్స వితాయామహిరణ్యయీ మమతిం గామసి శ్రేత్ నూనం భగోహ్యో మానూషే ధర్మోరత్నాపురూపసుర్దాది ఉదోదిష్టతశ్రద్ధ్యా అస్య హిరణ్యపాణే ప్రభేదామృతస్య యూర్వీం పృథ్వీ మమతిం సృజాన ఆనృభ్యో మత్తభోజనం సుమానః అదృష్టమాజిష్ణి అస్తనో ధాద్విశ్వేపాయుభ్యూరీ అభియంతేర్ఘ్నాదీధవందేవర్జూషాణా అభిరంద్రాజోరోగణిత్రాసో అర్జమాజోషా అభియమిథో మనుషస్తవంతే రాజిం జివోరాజిపృథివ్యా అయర్బుద్ధ్యా ఉదరశృణోదమరోత్యేకాధేనుభిర్నిపాతు అనదన్నో జాత్వధర్మం శ్రేష్టరత్నం దేవస్యాదభిదురీయాన భగముగ్రోపేజోగీతి భగవనుగ్రో అధయాదిరత్నం సన్నాభవంతువాదినో భవే దేవదాదావిదద్రవస్వర్గా జంభయంతో హి మృగం రక్షాంసిదనేభ్యూజమన్నమీవాజే వాజేమతవాజినోధమేమిత్రృతాజ్ఞా అధ్వం దృత్తాయాదపే భజానై అద్విస్వస్వో అస్వేత్ప్రతీర్దేవేది భేజాతే అద్రీరథ్యే వృంధామృతం హోదానయుజోయజాతి ప్రజేతు ప్రజాభిరిహిరే ధామా విశ్వదీవీడయ్యాతే దిశామగ్రోరుణ పూర్వభూతౌ వాయుఃపూఢా స్వస్తనే నియుత్వాన్ స్వజాత్రవదోరంధదేవాంతరిక్షే వర్జయంత శుభ్రా అర్వాజయ కృణ్వాం శ్రోతూతో నో అసహి యజ్ఞు యజ్ఞమాధస్తం విశ్వే అభిసంది దేవాధరూక్షయేభగం నాదత్యాపరంధి ఆజ్ఞేజిరో దివ ఆపే దివ్యామిత్రం బాహవరో నవీంద్రామగ్నిం ఆర్యమనమీతి విష్ణు మేఘాం సరస్వతీ మనుమాదయంతరేహం మనుషక్షత్రమతిన్వన్ సాం సక్షీమీర్జేర్ణుదేవై నూరోదీ అభిష్టు దేవదిష్టైర్వాహరూనో మిత్ర అగ్నిరచ్చు చంద్రాపమన్నో అర్థం యూయం పాదస్వస్తిభిస్తాన ఓ సృష్టిర్వీరచ్చోమం దీమహి సురాణా ేత్రస్తోదీభక్తమింద్రో అర్జమాదాదు భగశ్చుగ్ర అస్తమరస్వృష్ణీయమర్గం ఉదే అగ్ని సరస్వతీ జునంతిరస్య పర్యేతాస్తి అయం హితావరుణృత్రో రాజానో అర్జమా బోధు సుగమా దేవ్యీకిరణపాకే నో అంభో అదీవర్షన్నరిష్టా అస్య మీరుడో భయా విష్ణో రేణస్ ప్రభృతే హవిర్భ ృద్రియం మహిత్తం యాదిష్టం వర్తిరస్తి నావిరావత్ మాత్రూరణ్యోత్రీయ్రాజస్తాసన్ మయోభువో నో అన్వంతో వృష్టిం పరిజ్వాతో దాదు నూరోదీ అభిష్టు దేవతిష్టైర్వృతావా నో వరూ నో మిత్ర అగ్ని యచ్చందు చంద్రాభూభవన్నో అర్కం యూయం పాదస్వరతే సదా.